17.11 అఫలాకాంక్ష భిర్యజ్ఞో విధి దృష్టో యై జ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. అనగా ఆ ఫలమును కోరనటువంటి పురుషుల ద్వారా శాస్త్ర నియమానుసారముగా నిశ్చయించబడిన ఏ యజ్ఞము అనుష్ఠింపబడునో యజ్ఞము చేయుటే కర్తవ్యము అని మనస్సును స్థిరపరచుకొని, అనగా దీని ద్వారా నేను ఎటువంటి పురుషార్థమును పొందదలంచలేదు అని నిశ్చయించుకుని చేయబడు యజ్ఞము సాత్విక భావముతో చేయబడినదిగా చెప్పబడును. 17.12 అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ ఇజ్యతే భరత శ్రేష్ఠతం యజ్ఞం విద్ధి రాజసం. అనగా అర్జున, ఎవడు యజ్ఞ ఫలమును పొందవలేనన్న ఆకాంక్ష కలిగి మరియు లోకమునందు కీర్తి ప్రతిష్టలు పొందవలైనను మహత్వకాంక్షతో యజ్ఞము చేయునో అటువంటి యజ్ఞమును రాజస యజ్ఞమందురు. 17.13 విధిహీనం సరిష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. అనగా ఏ యజ్ఞము శాస్త్రానుసారముగాక శాస్త్రమునందు చెప్పిన దానికి విరుద్ధముగా చేయబడునో మరియు ఏ యజ్ఞమునందు బ్రాహ్మణులకు భోజనాదులు పెట్టబడవో మరియు మంత్రములు అనగా మంత్రము స్వరము మరియు వర్ణములు కూడా లేకుండా మరియు శాస్త్ర గ్రంథములందు చెప్పబడినట్లుగా దక్షిణలు మరియు శ్రద్ధాభావము కూడా లేకుండా శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 124 నిర్వహించబడునో అటువంటి యజ్ఞమును తమో గుణముతో కూడియున్న వారు చేసిన యజ్ఞముగా చెప్పబడును. ఇప్పుడు తపము కూడా 3 విధములుగా యుండునని చెప్పబడుచున్నది. 17.14 దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసాచ శరీరం తప ఉచ్యతే. అనగా దేవతలు బ్రాహ్మణులు గురువులు మరియు బుద్ధిమంతులు అనగా జ్ఞానులు మొదలగు వారినందరినీ పూజించుట. శౌచము అనగా పవిత్రత, ఆర్జవము అనగా సరళ స్వభావము కలిగి యుండుట బ్రహ్మచర్యము మరియు అహింస మొదలగునవన్నీయు శరీర సంబంధము కలిగి శరీరము ద్వారా చేయబడు తపస్సు అనబడును. అనగా ఈ కార్యములన్నింటికీ స్థూల దేహమే ప్రధానము. ఇటువంటి కార్యములన్నీయు కరణముల ద్వారా కర్త ద్వారా చేయబడినప్పుడు శరీరమునకు సంబంధించిన పని అని చెప్పబడుచున్నవి. ఈ శారీరక తపస్సునకు 5 కారణములు గలవు, వాటిని గురించి తరువాత చెప్పెదను. 17.15 అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వామమయం తప ఉచ్యతే. అనగా ఏ వచనములు అనగా వాక్కులు ఏ ప్రాణి యొక్క అంతఃకరణమందున దుహకమును కలిగించినవి కావో మరియు ఏ వచనములు సత్యములు ప్రియములు మరియు పరహితకారకములు అయి ఉన్నవో అనగా ఈ లోకమునందు మరియు పరలోకమునందు కూడా అనగా సర్వత్రా హితమును కలిగించినవి అయి ఉన్నవో అటువంటి మాటలను ఇచ్చట ఉద్వేగమును కలిగించినవి కావు మొదలగు లక్షణములతో వాక్యము విశేషించబడినది. మరియు చ అను శబ్దము అన్ని శబ్దముల సముచ్చయమును సూచించినదైయున్నది. అందువలన ఇతరులకు ఏదైనా ఒక విషయము చెప్పవలసి వచ్చినప్పుడు ఆ చెప్పబడిన వాక్యమునందు సత్యము ప్రియత్వము హితకారిత్వము మరియు అనుద్విగ్నత అనగా దుహకమును కలిగించుకుండుట అను ఈ 4 యందును ఏ ఒక్కటి లోపించినా అది వాక్కు ద్వారా చేయబడు తపము అనిపించుకోబడదు. సత్యముతో కూడిన వాక్యము ప్రియత్వము హితకారిత్వము ఉద్విగ్న రాహిత్యము లేనిదైనచో అది వాక్కు ద్వారా చేయబడు తపము అనిపించుకోబడడు. సత్యమైన వాక్యము ప్రియత్వము హితకారిత్వము మరియు అనుద్విగృత్వము మొదలగు గుణములు లేనిచో అది వాక్ తపస్సు అనబడదు. అట్లే ప్రియవచనము గూడా ఇతరమైన అనగా సత్యత్వము హితకారిత్వము అనుద్విగ్నత్వము లేనిదైయున్నచో అది గూడ వాక్ తపస్సునకు సంబంధించినది కానేరదు. మరియు హితకరమైన వచనము కూడా సత్యత్వము ప్రియత్వము మొదలగు మూడు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 125. లేనిదైనచో అది కూడా వాక్ తపస్సు కానేరదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం పూర్వపక్షము. మరి అలాంటప్పుడు నిజమైన వాక్ తపస్సు ఎట్లుండును అన్నచో సమాధానము, ఏ వచనము సత్యమైనదో ఉద్వేగరహితమైనదో మరియు ప్రియమైనదో అంతేగాక హితకరమైనదో ఆ వచనమే నిజమైన వాక్ తపస్సు. అదెట్లన? ఓవత్స అనగా బాలక, నీవు శాంతముగా నుండుము, స్వాధ్యాయము మరియు యోగమునందు నిలిచియుండుము, అందువలన నీకు శుభము కలుగును మొదలగు వచనములు. మరియు యథావిధిగా స్వాధ్యాయ సంబంధమైన అభ్యాసము చేయుట కూడా వాక్ సంబంధమైన తపస్సనబడును. 17-16. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధి రిత్యే తత్తపో మానసముచ్యతే. అనగా మనః ప్రసాదము అనగా మనస్సు అత్యంత శాంతముగా ఉండుట, అనగా మనస్సు ప్రాపంచిక విషయములను గురించి ఆలోచించకుండా ఉండుట, అనగా తనయందు తానే ఉండుట, అనగా స్వచ్ఛత్వమును పొందుట. సౌమ్యత్వం అనగా దీనినే సుమనసత అనగా మంచి మనస్సు కలిగి యుండుట, అనగా మనస్సును మరియు ముఖమును ప్రసన్నముగా ఉంచు అంతఃకరణ నిర్మలత్వము. మౌనము అనగా అంతఃకరణము మనసుగా పరిణమించి విషయములతో కూడి యుండక తనలో తానే ఉండుట. అట్లేలేన వాక్ సంయమము మనఃశాంతిపైననే ఆధారపడియుండును. అందుచేత కార్యము ద్వారా కారణము చెప్పబడుచున్నది. మనో సంయమము అనగా మనస్సును విషయముల మీదికి పోనివ్వక నిలిపి ఉంచుట, మరియు భావము యొక్క శుద్ధత్వము అనగా ఇతరులతో వ్యవహరించుచున్నప్పుడు మోసము కపటము లేకుండుట మానసిక తపమనబడును. కేవలము వాక్కు మరియు మనస్సు ఏకరూపము కలిగియుండుటయే మౌనబడును. మరియు సామాన్యముగా మనస్సు వాక్కు రెండు కలిసి ఏకరూపముగా నుండుటయే మౌనమనబడును. దీనినే ఆత్మ నిగ్రహమని కూడా అందురు. ఇంతే భేదము. పైన చెప్పబడిన కాయక శారీరక వాచిక వాక్ సంబంధమైన మరియు మానసిక తపము మనుష్యుల ద్వారా చేయబడినప్పుడు సాత్వికము మొదలగు మూడు విధములగు భేదము ఎట్లు కలుగునో అది చెప్పుచున్నారు. 17.17. శ్రద్ధయ పరయతప్తం తపస్త త్రివిధం సరయః అఫలాకాంక్షిభిర్యుకే సాక పరిచక్షతే. అనగా పై సందర్భముననుసరించి తపము మూడు విధములుగా నుండును. 1. కాయకము అనగా దేహమునకు సంబంధించినది. 2. వాచిక తపస్సు అనగా 126. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం మాటకు సంబంధించినది. మరియు 3. మానసిక తపస్సు ఫలాకాంక్ష లేనటువంటిది. మరియు సమాహిత చిత్తముగల పురుషుల ద్వారా సర్వోత్తమమైన శ్రద్ధతో ఆస్తిక బుద్ధిపూర్వకముగా చేయబడునది. ఇటువంటి ఆ తపమును శ్రేష్ఠమైన పురుషులు సత్వగుణయుక్తమైన తపస్పని చెప్పుదురు. 17.18. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. అనగా సత్కారము గౌరవము మరియు ఇతరులచే పూజాధికములు పొందుట కొరకు చేయబడు తపము ఇతడు చాలా శ్రేష్ఠ పురుషుడు, గొప్ప తపోధనుడు, బ్రాహ్మణుడు అని గొప్పగా చెప్పుకొనబడుటకు చేయు తపము సత్కారమును పొందుటకు చేయు తపము. వారు వచ్చినప్పుడు లేచి నిలబడుట నమస్కరించుట మొదలగు క్రియల ద్వారా చేయబడునది మానము. కాళ్ళు కడుగుట అర్చించుట భోజనాధికములు చేయించుటూ మొదలగు క్రియలను పూజయందురు. వీటిని పొందుట కొరకు చేయబడు తపము మరియు దంభముతో చేయబడు తపము ఇచ్చట రాజసి తపమని చెప్పబడును. అంతేగాక అనిశ్చితమైన ఫలము గలది ఎగుటచే నాశవంతమైనది మరియు అనిత్యమైనది గూడాను అని చెప్పబడినది. 17.19 మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామస ముదాహృతం. అనగా ఏ తపము తన శరీరమును బాధించి లేక ఇతరులకు కీడును కలిగించుటకై మూర్ఖత్వ భావముతో బలవంతముగా అనగా అజ్ఞానముతో నిర్ణయించబడి చేయబడునో అది తామసి తపమని చెప్పబడును. ఇప్పుడు దానమునందలి భేదములను చెప్పుచున్నారు. యద్దానం దీయతే రెండునుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్కృతం. 17.20 దాతవ్యమితి అనగా దానం చేయడమే మంచి పని అని నిశ్చయించుకున్న మానవుడు తనకు తిరిగి ఎటువంటి ఉపకారము చేయజాలని దీనునికి. ఒకవేళ అతడు తిరిగి అపకారము చేయగలిగియున్ననో అతని నుండి ఎటువంటి ప్రత్యుపకారము కోరక. మరియు ఎవడు పుణ్యక్షేత్రములయందు దీనుడై నివసించుచుండునో సంక్రాంతి మొదలగు పుణ్యకాలములయందును మరియు షడంగములతో కూడియున్న వేదములను చక్కగా చదువుకున్నవానికి శుద్ధమైన బ్రాహ్మణుడు మొదలగు దానమును పొందుటకు యోగ్యులైన వారికి దానము. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 127 చెయ్యవచ్చును. ఆ విధముగా సత్పాత్రలకు చేయబడు దానము సాత్విక బుద్ధి కలిగి చేయబడిన దానమని చెప్పబడును.